अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्रविडवेदसागरम्। పరివార సమేతంగా అయోధ్యలో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమలి మొదటి శతకము మూడవ దశకంలో నాలుగవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం யாருமோர் நிலைமையன வரிவரி அவெம்பெருமான், யாருமோர் நிலமையன வரி வெளிய எம்பெருமான், பேருமோர் ஆயிரம் பிறப்பல உடையவெம்பெருமான், பேருமோர் உருவமும் உளதில்லை இளதில்லை பிணக்கே. பிரதிபதார்த்தான்னு சொல்லாம். யாரும் ప్రతికూలరు ఎంత జ్ఞానవంతులైనను ఓరు నిల్మయం నిలమయ్యన్ ఒక విధమైన స్వభావము కలవాడు ఎన అరివరియ అని తెలుసుకునుటకు అసాధ్యుడట. ఎంబెరుమాన్ నా స్వామియు, యారు భక్తులు ఎంత జ్ఞానము లేనివారైనను ఓరు నిలయమయ్యన్ ఇట్టి ఒక విధ స్వభావము కలవాడు ఎన అని అరివెళియా తెలుసుకొనుటకు సులభుడైన ఎంబెరుమాన్ నా స్వామి, ఓరాయిరం ఒక వెయ్యి పేరుం తిరునామములున్ను పిర తక్కిన పల అనేక దివ్యమంగళ విగ్రహములనున్ను ఉడయ్య కలవాడైన ఎంబెరుమాన్ నా స్వామియు అయిన వానికి ఓర్ పేరుం ఒక తిరునామమున్ను ఓరువము ఒక విగ్రహమున్ను ఉడదిల్లై ఉన్నది కాదు ఇలదిల్లై లేనిది కాదు. మరి ఇదేంటండి ఉన్నది లేనిది కాదు అని అంటే నాస్తికులు లేనిది అసలు లేడు అంటారు, ఆస్తికులు ఉన్నాడు అని అంటారు. అలా ఉన్నది కాదు లేనిది కాదు పిణక్కు ఇటువంటి వివాదము కలిగి ఉన్నటువంటిదట ఈ స్వామి యొక్క దివ్య ప్రసాధనము. అంటే అవతార విషయాలను చెబుతూ ఉన్నారు. అలా చెప్పేటప్పుడు ఇంతకుముందు కూడా ఆయన వాత్సల్యాన్ని సౌలభ్యాన్ని చెప్పారు, అందరికీ అంతర్యామిగా అసలు ఆయనే ఉండి ఇస్తూ ఉంటాడు అని కూడా చెప్పారు. అంటే ఇంతకుముందు వరకు బ్రహ్మాది దేవతల కొరకై యజ్ఞయాగాదులు చేసేవారిని గురించి చెప్పారు. ఇప్పుడు ఈ పాసురంలో ఏమిటనంటే లేని వాళ్ళు అసలు నాస్తికులు అన్నమాట. అంటే పరమాత్మ లేడండి, దేవుడు ఎక్కడున్నాడు అనేటటువంటి వారి కోసము చెబుతూ ఉన్నారు. ఆరాయిరప్పడి యారు మోర్ ప్రతికూలరుకు అరియ అరియనామిడిత్తుల్ అవరగలెత్తనయ్యే ఎనుం ఉత్కృష్టరేయాగిలు అవరగలుక్కు ఇన్న స్వభావత్తయుడయ్యవన్ ఎన్ర అరియవరియన్. అంటే ప్రతికూలురు అయినటువంటి వారికి ఆయన ఇలా ఉంటాడు ఒక రీతి అని ఎట్లాగూ కూడా తెలియడు. ఇప్పుడు నిన్న కూడా చెప్పుకున్నాం కదా, అలా అసలు ఆయన అవతారాలే అతి రహస్యాలు, అది చాలా రహస్యము. అదేమీ ఇప్పుడు మనకేదో తేలిక అనిపించేటట్టు ఎందరో పెద్దలు ఋషులు ఆళ్ళవార్లు వారంతా అనుగ్రహించారు కనుక మనకేదో తేలిక అనిపిస్తూ ఉన్నది. కేవలం ఏదో ఇంట్లో విగ్రహాలు గుళ్ళో విగ్రహాలు ఇవి మాత్రం అనుకుంటున్నారు. ఇంత మాత్రమే కాదు, ఇది భగవంతుడే అయినప్పటికీ ఇక్కడ మనకు అసలు భగవంతుడనే భావం రాదనుకోండి, అది వేరే సంగతి. ఏదో కొద్ది మందికి వస్తూ ఉంటుంది అది. ఇక అవతారాల విషయాలకు వస్తే కొందరు ఆనందపడుతుంటారు అవతారాలు సంగతులను విని. మరికొందరు అసలు ఎక్కడండి దేవుడైతే ఇట్లాంటి పనులు చేస్తాడా అని అంటూ ఉంటారు. అదిగో అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటాడట. అలాగే అనుకూల రుక్కరే వెళ్ళినామిడత్తిలవర్ గళత్తన ఏరుం తన్ని యారే అహిలు ఇన్న స్వభావం ఉత్తయ్యడయ్యం என்று அறிய வெளியன் என்ன சுவாவத்தை இடையவன் என்று அறிய வெளியன் ஆவது வெண்ணெண்ணில் ஈ சுவாவமும் இலா உண்டாடு அனேட்டுவது வீரிக்கு தெளிஸ்து உண்டதட்ட பரமாத்ம யொக்க ஸ்வபாவமும் அது எலாகையானே அனுகூலரு பிரதிகூலரு கதா நமோ நமோ வாங்மன சைக பூ வாங்மன சாதி பூமையே அட்டாரு யமுனாச்சாரியல வாரு. వాక్కునకు మనస్సునకు అందని వాడికి ఒక నమస్కారము అన్నారు. ఎందుకండి ఇంకా వాక్కుకి మనస్సుకి అందకపోతే ఇంకా నమస్కారం ఎందుకు? ఇప్పుడు వాక్కుకి మనస్సుకి అందనివి అసలు లేనట్టే లెక్క కదా. వాటిని సంస్కృత భాషలో తుచ్చములు అంటారు, లేవు అని అర్థం. తుచ్చము అని అంటే ఆ పరిభాష లేదు, అసలు ఎప్పుడూ లేదు, త్రికాలములయందు కూడా లేదు అని. నీకు వాక్కుకి మనస్సుకి అందకపోతే ఎప్పుడూ లేనట్టే కదా. అంటే ప్రతికూలుల విషయంలో అంతేనయ్యా, వాళ్ళు ఎప్పుడూ లేడనే అంటారు కదా, ఎప్పుడూ లేడు అనే అంటారు. మరి అలాంటి వాడికి మరి ఎందుకు నమస్కారం చేస్తూ ఉన్నావు అని అంటే నమో నమో వాంగ్మన సైక భూమయే. భక్తులకు అందుతాడట చాలా సులభంగా. ఎలా? కట్టను కొట్టను తిట్టను కూడా అని అంటారు ఒక మాట. మరి యశోదాదేవి రోటికి కట్టేసింది, మరి కర్ర తీసుకొని జడిపించింది. ఇలా శిశుపాలాదులు తిట్టను కూడా తిట్టారు. అలాంటి అవతారం ఎత్తినప్పుడు అదిగో అలా భక్తులకు సులభుడు అవుతూ ఉంటాడు అని ఇలా చెప్పారు అని అన్నారు. అలా తెలిసేవాడు తెలియనివాడు. అసంఖ్యేయ కళ్యాణ గుణ విశిష్టనాయ్, ఆ కళ్యాణ గుణములు అనేవి అసంఖ్యేయములు. అంటే ఇన్ని అని అసలు ఎవరు లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. అలాగే మత్తు ఆశ్రిత పరిత్రాణార్థమాగ అసంఖ్యేయ దివ్య రూప విశిష్టం ఎన్రా వెలియనాయ్. ఇక గుణములే కాదండి, అనేకములైనటువంటి రూపములు కూడా. ఆశ్రితులను రక్షించటానికి ఎన్ని రూపములో మనకి ఎన్ని తెలుసు అసలు? ఏయో దశావతారాలని కొందరు చెబుతుంటారు, అలాగే ఏకవింశతి అని అంటూ ఆ మహాభాగవతం చెప్తూ ఉంటుంది. అంతేకాక తత్వత్రయంలో పిల్లలోకాచార్య స్వామి వారు సెలవిచ్చారు ఏమిటనంటే అసంఖ్యేయం, అసలు అది అసాధ్యము అన్నాడు ఆయన. తెలుసుకోవటానికి సాధ్యం కాదు, ఎందుకనంటే ఎన్ని కల్పాలు గడిచిపోయినాయో, ఎన్ని అవతారాలు ఎత్తాడో. ఈ జీవుల కన్నా ఒక అవధి ఉంటుంది. ఎలా అంటే మరి వీరు మోక్షాన్ని పొందారనుకోండి, ఇక మళ్ళీ జన్మ లేదు ఇక్కడ ఈ లోకాలలో. ఆయనకు అలా కాదే, ఈ లోకాలు ఎప్పుడూ ఉంటాయి, ఆయన ఎప్పుడూ వస్తూనే ఉండాలి. మనకంటే ఆయనయే ఎక్కువ, ఆయన అవతారాలు అంటాం మన ఈ కర్మరూపమైన జన్మలు. ఆయన ఇచ్ఛతో వస్తూ ఉంటాడు. అసంఖ్యేయ దివ్య రూపాలు. ఇప్పటి ఎవరు పేరుమోరు ఉరవం తంగళుత్తు కోత్తామయ్యాలే. అసంఖ్యేయ విగ్రహాలు, అసంఖ్యేయములైనటువంటి ఆయిరం అంటున్నారు కొన్ని. వేయని సంఖ్య కాదు ఇది, అసంఖ్య అంటారు అంటే అనంతమైనటువంటి పేర్లు కలిగినటువంటి వాడే. ఇలా అనుకూలరు అంటూ ఉంటే ప్రతికూలరు ఇల్లయి, ఏం లేదు అసలు ఒక్కటి కూడా లేదు అంటారట ప్రతికూలరు. అనుకూలరుక్కు తొత్తుకయ్యాలే అవయ్యవరు ఉండు, ఉన్నవి అంటూ ఉంటారట వీరు. దేవుడు ఉన్నాడు ఎన్న ఇప్పటి ప్రతిపన్నంగా ఇరుక్కు ఎన్గిరారు. అలా ఈ వివాదం ఎప్పుడూ ఉంటుంది అంటూ ఉన్నారు నమ్మాళ్ళ వారే. దేవుడు ఉన్నాడని లేడు అనే వివాదము అది ఎప్పుడూ ఉంటుందట. ఎందుకని అంటే ఈయనే దేవుడిని నిరూపించడానికి అసలు ఏమున్నది? ఇప్పుడు నిరూపించాలి అని అంటే ఇప్పుడు ఏ వస్తువునైనా ఒకటి నిరూపించడానికి దాని ధర్మం దానికి ఉంటుంది. ఇప్పుడు అగ్ని నిప్పు అని అంటున్నాం కదా, కాలుతుంది అది. కనుక దాన్ని నిప్పంటూ ఉన్నాం. అలాగే గాలి ఇలా తగులుతూ ఉంటే వాయువు అంటూ ఉన్నాం. మరి ఇలాంటి గుణాలు అసలు ఇవి కాదు కదా ఆయనకి విలక్షణమైనటువంటి వాడు, కనుక ఆయన చెప్పలేము. కాబట్టే లేడండి దేవుడు. అసద్బ్రహ్మేతి చేద్వేద అసదిత్ యుచ్యతే బుధైహి అంటూ ఉన్నారు. ఏమి చేయలేక ఏమంటున్నారు, దేవుడు లేడు అంటారా, అసద్బ్రహ్మ ఆ పరబ్రహ్మ లేడు అని అంటే ఆ అన్నవాడు లేడనుకోండి అయ్యా అంటున్నారు. ఏం చేస్తారు మరి ఇంకా వాళ్ళని, ఉన్నాడు అని నిరూపించాలంటే సాధ్యమా అది? అదేంటండి ప్రహ్లాదుడు చెప్పాడు కదా అని అంటే, అవునయ్యా ప్రహ్లాదుడు చెప్పాడని కథ నువ్వు రాసుకున్నావు, అంతేకాని ఇప్పుడు చూపించంటే నువ్వు చూపించగలవా? స్తంభంలో నుంచి ఆయన ఏమన్నా వస్తాడా? ఏదన్నా విగ్రహాన్ని చూపించంటావా? చూపించ విగ్రహమే అది, దాంతేముందండి ఒక ఆకారము. ఆ విగ్రహానికి నువ్వు నాలుగు చేతులు పెట్టి శంఖచక్రాలు చతుర్భుజాలు పెట్టావనుకో విష్ణుమూర్తి అవుతాడు. అలా కాక ఆ విగ్రహమే నటరాజ భంగిమలో ఉంటే పరమశివుడు అవుతాడు, అంతే కదా. ఆ మట్టితో నువ్వు చేసేయే కదా, తొండం పెట్టావంటే వినాయకుడు అవుతాడు, తోక పెట్టావంటే ఆంజనేయ స్వామి అవుతాడు. ఏముందయ్యా నీ విగ్రహాల్లో, ఏమి నిరూపిస్తారండి? అలా నాస్తికులకు ఎవరు కూడా నిరూపించలేరు. చివరికి ఆ పరమాత్మే వచ్చి నేనే దేవుడినన్నా కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాంగా, ఎక్కడ కొనుక్కొచ్చా ఈ డ్రామా వేషాలు అని కూడా అంటుంటారు. అసలు ఎలా సాధ్యం అది? అది అసాధ్యము, ఎవరికి సాధ్యం కాదు. మరికి ఉన్నాడు అనేది ఈ స్థితి మరి ఇది ఎలా కలుగుతుంది అని అంటే, అస్థి బ్రహ్మేతి చేద్వేద ఆ పరబ్రహ్మ ఉన్నాడు అని అనాలి అని అంటే సంతమేనం తతో విధు, వాడు సత్పురుషుడని తెలుసుకోండి అంటున్నారు. వాడు ఉన్నవాడి కింద లెక్కట. అంటే ఇలా మనమనుకోవటమే తప్ప లేకుంటే అది సాధ్యం కాదు. కనుక ఇదేమిటి అని అంటే, ఇప్పుడు అన్నీ చెప్పారు కదా, అంతకుముందు చెప్పారు, ఆ తర్వాత చెప్పారు, ఇప్పటి వరకు చెప్పారు, పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు అని అంటూ ఆనందగుణము కలవాడంటూనే మొదలుపెట్టారు. అయినా సరే నాస్తికులను ఒప్పించటము అనేది అది అసాధ్యం అంటూ ఉన్నారు. ఈ వాద వివాదాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి అట లోకంలో, మరి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నవే అనే మాట నమ్మాళ్ళ వారు ఈ పావురంలో ఈ సంగతి చెబుతూ ఉన్నారు అని ఆ రాయిరప్పడి ఆ స్వామి కూడా అనుగ్రహించారు. ఇక ఈడులో కూడా కొంచెము ఇప్పుడు అంటే కొద్దిగా చెప్పుకుంటానికి మనకి వీలున్నది ఏంటంటే, ఆయన ఇప్పటి ఇరుక్కిర అవతార సౌలభ్యం వరువరుక్కుం వరియ నిలం అన్రో వెన్నిల్. అసలు ఈ అవతార సౌలభ్యం మరి ఎవరికయ్యా తెలుసు అని అంటే, ఏదో సౌలభ్యం సౌలభ్యం అంటూ ఉన్నారు, ఎవరికి తెలుసు అంటే, ఆశ్రిత రుక్కు అత్యంత సులభనాయ్, ఆశ్రయించిన వారికి చాలా సులభంగా ఉంటాడట, అనాశ్రిత రుక్కు అత్యంత దుర్లభనాయ రుక్కు వెంగిరార్. అనాశ్రితులు అని అంటే ఆయన ఎందు భక్తి లేని వారికి ఆయన దుర్లభుడు. అలాగే మాయని కీజు కిందటి పాసురంలో చెప్పారట, అవతార రహస్యమావధు అవతార సౌలభ్యం చెప్పారు. ఉత్కర్షపరం చాలా గొప్పతనము పిందు యశబ్దం నికర్షపరం. ఇక్కడ ఉత్కర్ష నికర్ష రెండూ ఉన్నాయట. ఉన్నారు అనేవాళ్ళేమో ఆయన గొప్పతనాన్ని చెబుతున్నారు, లేరు అనేటటువంటి వాళ్ళేమో ఆయన తక్కువతనాన్ని చెబుతూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసౌక భూమయే, నమో నమో అనంత మహావిభూతయే, నమో నమో అనంత దయైక సింధవే అన్నారు. పరమాత్మకి అనంత విభూతులు కనిపించేవన్నీ ఆయనవే అంటూ ఉన్నారు. ఆయన దయా సింధువు ఆయన అని కూడా అంటూ ఉన్నారు. ఇక మనకి ఇలా శాస్త్రాలే దిక్కు, శతం సహస్రం అయుతం సర్వం ఆనంత్య వాచకం అన్నారు. ఆయిరము అని అంటే అనంతం అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఎలాగోని అంటే శతం అన్నా సహస్రము అన్నా అయుతము అన్నా ఇవన్నీ అనంత వాచకాలు అంటూ ఉన్నారు. అనంతము అంటే అంతము లేదు, ఏదో వంద అని చెబితే అంతవరకు వందే అనుకుంటారేమో, కాదు పరమాత్మ విషయంలోనండి, ఇది అందరి విషయంలోనూ కాదు సుమా. ఇక మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా చెప్పాడట, సహస్రాక్ష సహస్రచరణో విభు సహస్రబాహు సర్వజ్ఞో దేవోనామ సహస్రవాన్. ఆ శిశుపాలుడు అరాజసూయ యాగంలో వచ్చినప్పుడు రాజులందరూ కూడా అటు ఒకవైపు ఇటు ఒకవైపు, యాదవులు ఒకవైపు, మిగిలిన వాళ్ళు ఒకవైపు, యుద్ధానికి సిద్ధమయ్యే స్థితి అది. అట్లాంటి సమయంలో భయపడుతుంటే చెప్పాడు భీష్మ పితామహుడు, చెప్పాడట, ధర్మనందన నీకెందుకయ్యా భయము, నీకేం సామాన్యుడు అనుకున్నావా, వీళ్ళందరూ ఏదో కొన్ని వేల మంది ఉన్నారు అనుకుంటున్నావా, ఆయన సహస్రాస్యములు కలవాడు, ఆయన ముఖాలు వేలు, సహస్రాక్షులు, నేత్రములు వేలు, చరణములు వేలు, బాహువులు వేలు, ఆయన సర్వజ్ఞుడు, నామములు కూడా అంతే సహస్రవాన్. అప్పటికే భీష్ముడికి తెలుసు అనే సంగతి చెబుతూ ఉన్నాము. ఇదే మనకు ఒక ఆధారము. దేవోనామ సహస్రవాన్ అంటాడు ఆయన, 1000 నామాలు ఉన్నాయి ఆయనకి అని. ఆ 1000 నామాలు వ్యాస మహర్షి చెప్పాడు ఈయనకి, అలా తెలిసింది ఈ భీష్మ పితామహునికి, ఆయన కూడా అక్కడక్కడ చెప్పాడు. కనుక ఇక స్వరూపత్తుకు అసాధారణ విగ్రహం, ఆయన విగ్రహము అందామా, అసాధారణం, ఎవరికి ఉంటుంది అలాంటి విగ్రహాలు, ఎక్కడ అసలు ప్రపంచంలో లేనే లేవు. తిరునామంగళుకు అన్యమాయిరుక్కిరా, ఆ ఒక్కొక్క తిరుమేనికి అంటే ఒక్కొక్క రూపాన్ని ధరిస్తే ఒక్కొక్క పేరు వచ్చేస్తూ ఉంటుంది కదా దానికి. అలాగే ఒక్కొక్క పేరు మనము అన్నాము అనుకోండి, ఇప్పుడు రూపం మనకు తెలియదు, ఏదో ఒక పేరు నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టావు, అది పోయి ఆయనకే చెందుతుంది, అది ఒక రూపము అవుతుందట. ఇదిగో ఇటువంటి వాడు సుమా ఆ నారాయణుడు సామాన్యుడు కాదు అని చెప్పారు. మరి ఆయన అందరి ఎందు కూడా అంతర్యామిగాను ఆయనే ఉంటాడు. కనుక ఈ ఉన్నాడు లేడు అనేది నిత్య వివాదం ఆయిరుక్కుం, ఈ వివాదము నిత్యమట, అంటే ఈరోజు ఉండి రేపు ఉండనిది అంటూ కాదు. మరి ఎలా సాధ్యమండి ఈయన ఎలా సులభుడు అని అంటే ఈ విషయాన్ని అంటే దీనిని బట్టే కోరత్తాళ్ళవాను వారు ఒక వరదరాజస్తవంలో ఒక శ్లోకాన్ని వారు చెప్పారు, దాన్ని కూడా మనం చూద్దాం. సమాహితై సాధు సనందనాదిభి సుదుర్లభం భక్తజనైర దుర్లభం అచించమత్యద్భుతం అప్రతర్కణం వరప్రద త్వత్పదమాప్నుయాం కథం. హే వరప్రద, వరదరాజస్వామి, సమాహితై సాధు సనందనాదిభి సుదుర్లభం, ఆ సమాధి నిష్ఠులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు అటువంటి వారు, ఇంకా ఆదిభి మొదలైన వారు, విధి శివాదిభి ఆ తర్వాత ఎందరినైనా చెప్పుకోండి, వారందరికీ కూడా సుదుర్లభుడు, దొరికేవాడివి కాదు సుమా స్వామి నీవు, అసలు తెలుసుకోవటానికి సాధ్యం కాదు నిన్ను. భక్తజనై, నీ భక్తులు అనుకో ఏమీ తెలియని వారైనా సరే, వాడికి ఏమీ తెలియవసరలా, బొల్లిగద్దనెక్కిన నలనయ్యా భోంచేసి పోవయ్యా అనే ఒక విశ్వాసం ఉన్నట్లయితే చాలు, బొలిగెద్దనెక్కిన నలనయ్యా అన్నా చాలు. అదుగో అలాంటి జనులకు అదుర్లభం, దుర్లభము కానివాడు అంటే వారి వెంటబడి తిరుగుతూ ఉంటాడట. అటువంటిది స్వామి నీ యొక్క అవతారములు కానీ నీ యొక్క నామములు కానీ అచించం, ఇలా ఉంటాయని ఆలోచించటానికి అసాధ్యము. అతి అద్భుతం పని లేవందామా కాదు, అత్యద్భుతం. ఇప్పుడు ఆ రూపములు ఎన్ని చూపించాడు ఆ విశ్వరూపములు అర్జునునికి, ఒక ప్రక్కని సౌలభ్యాన్ని చూపిస్తూ మరొక ప్రక్కని పరత్వాన్ని చూపించాడు అంటారు పెద్దలు. ఎలా అంటే సారథిగా ఉండి సౌలభ్యాన్ని చూపించాడు, ఆ సౌలభ్య గుణాన్ని చూపిస్తూనే విశ్వరూపాన్ని చూపించాడు. సారథి విశ్వరూపం చూపించడం ఏంటండి, డ్రైవరు విశ్వరూపాన్ని చూపించాడు, అది పరత్వం. అలా అత్యద్భుతము అచించము అప్రతర్కణం, అసలు ఊహ మనస్సుకేమీ అందదు సుమా ఇది. త్వత్పదం ఆప్నుయాం కథం, అసలు ఎలాగయ్యా నిన్ను చేరుకునేది, నిన్ను ఎలా చేరుకోవాలి, అసలు నీవు ఎలా మాకు తెలుస్తావు, అంటాడు ఆయన. అదిగో అంతటి అద్భుతమైనటువంటి పాశురం ఇది. ఇక్కడ వీరు కూడా ఒక తాత్పర్యం రాస్తూ ఉన్నారు చూడండి. సర్వేశ్వరుని ఎట్టి జ్ఞానవంతులైనను ప్రతికూలులైనచో తెలుసుకొని దాలరు. అసలు ఏమిటయ్యా దీని పిండితార్థం అంటే, ఎటువంటి జ్ఞానం కలిగిన వారైనా ప్రతికూలులు అయితే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అయితే తెలుసుకోలేరు. అనుకూలులు ఎంత జ్ఞానహీనులైనను భక్త క్షణార్థమై స్వీకరించిన లెక్కలేని దివ్యమంగళ విగ్రహములను తిరునామములను కలవాడని సులభముగా తెలుసుకొనగలరు. భక్తి అంటే విశ్వాసము, ప్రేమ ఆయన యందు ఉన్నట్లయితే ఏ విగ్రహంతో వచ్చినా ఏ నామములైనా తెలుసుకుంటారు. ఇట్టి దివ్య మంగళ విగ్రహ తిరునామాదులలో ఒకటి అయినను తమకు తెలియకపోవుటచే ఒక రూపమును ఒక నామమును లేదని అభక్తులను. అందుకే ఏది తెలియకపోనందుకే నామరూపాలు లేవు, నామరూపాలు లేవు అంటారట. అలాంటి వారిని అభక్తులని తెలుసుకోండి. తమకు తెలుసుటచే అవి అన్నీ ఉన్నవని భక్తులను వివాదపడుదురని నారాయణుని అవతార రహస్యం ఎట్టివారికి నీ తెలియదన్నచో ఇక నెట్లు తెలుసుననుగా, భక్తులకు సులభముగా తెలుసునని అభక్తులకు ఎంత ప్రయత్నము చేసినను తెలియదనియో ఈ పాశురం మనకు ముఖ్యాంశము అని చాలా చక్కగా సెలవిచ్చారు. ఇలా కొంచెం కొంచెం తేడాలతో ఆ పరమాత్మ యొక్క తత్వమును చెబుతూ ఉంటారు ఆయన. మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.